ఛందాగస్యపదధాది పశవో వై ఛందాగుంసి పశూనేవావరుంధే ఛందాగుంసి వై దేవానాం వామం పశవో వామమేవ పశూనవరుంధయేతాగుం హవై యజ్ఞసేనశ్చైత్యాగ్నశ్చితిం విదాంచకారతయా వై స పశూనవారుంధయదేతాముపదధాది పశూనేవావరుంధే గాయత్రే పురస్తాదుపదధాది తేజో వై గాయత్రీ తేజమేవ ముఖతో మూర్ధన్వతేర్భవంతి మూర్ధానమేవైన పుంసమానాదీంద్రియం వై త్రిష్ఠుకింద్రియమేవ మధ్యతో ధత్తే జగతేరుపదధాది జాగత వై పశవః పశూనేవావరుంధే నుష్ఠుభవుపదధాది ప్రాణావానుష్ఠు ప్రాణానాముత్సృష్టే బృహతే రుష్ణ్యః పంక్తేరక్షర పంక్తేరితి విషురూపాణి ఛందాగస్య పదధాది విషురూపావే పశవః పశవశ్చందాగం విషురూపానేవ పశూనవరుంధే విషురూపమస్య గృహే దృశ్యతే యస్యైతా ఉపధీయంతే యౌచైనా ఏవం వేదాదిచ్ఛంద సముపదధాత్యదిచ్ఛందావే సర్వాణి ఛందాగం సర్వేభిరేవైనం ఛందాభిశ్చినుతేవష్మవాగేషా ఛందసాంగ్యదిచ్ఛందాయదిచ్ఛంద సముపదధాతి వష్మై వైనగం సమానా కరోతి ద్విపద ఉపదధాతి ద్విపాచ్యజమాన ప్రతిష్ఠిత్యై సర్వాభ్యో వై దేవతాభ్యోగ్నిష్ఠీయతే యత్ సయుజో నోపదధ్యా దేవత అస్యాగ్నిం వృంజేరణ యత్ సయుజ ఉపదధాత్మనైవైనకం సయుజం చినుతేనాగ్నినావ్యర్థ్యతే థోజసా పురుషస్నావభిః సంతతకేవమేవైతాభిరగ్నిః సంతతోగ్నినా వై దేవాః సువర్గం లోకమాయంతా అమోః కృత్తికా అభవన్ యస్యై ఉపధీయంతే సువర్గమేవ లోకమే దిగచ్చతి ప్రకాశం చిత్రమేవ భవతి మండలేష్టకా ఉపదధాదీమే వై లోకా మండలేష్టకా ఇమే ఖలు వై లోకా దేవపురా దేవపురా ఏవ ప్రవిశది నార్తిమార్చత్యగ్నిం చిక్యానో విశ్వజ్యోతిష ఉపదధాదీమానే వేతాభిర్లోకాన్ జ్యోతిష్పద కురుతేథో ప్రాణానే వేతా యజమానస్య ే దేవత సువర్గ్యాస్వాన్వారభ్య సువర్గం లోకమేది వృష్టి సనేరుపదధాది వృష్టిమేవారుంధేకే కథోపదధ్యాదేకమృతం వర్షేదను పరిహారకం సాధయతి తస్మాత్ సర్వానుతోను వర్షతి పులోపాదసనిరసేత్యాహైతద్వై వృష్టేరూపకం రూపేణైవ వృష్టిమవరుంధే సంజ్ఞానే సర్వై దేవా ఇమాన్ లోకాన్ సమయస్తత్సంజ్ఞానే నాగం సంజ్ఞానిత్యం యత్ సంజ్ఞానేరుపదధాది యథాప్సునావా ేతాభిర్యజమాన ఇమాన్ లోకాన్ సంయాది ప్రవోమాయోజ్ఞేర్యత్సంజానేర్యత్సంజానేరుపదధాది ప్రవమేవైతమగ్నయ ఉపదధాత్యుదయస్యైతాసూపహితాస్వాపోగ్నిగం హరంతిహృదయవాస్యాగ్నిరాదిత్యేష్టకా ఉపదధాత్యాదిత్యా వాహేతం భోక్త్యే ప్రజనుదం దేజోలం భోక్త్యే సంభోదిన్న ప్రాప్నోత్యాదిత్యా ఏవైనం భోదిం గమయంత్యసౌ వాహేతస్యాదిత్యోరుచమాధత్తేయోగ్నిం చిత్వా న రోచతే గదాదిత్యేష్టక ఉపదధాత్యసా వేవాస్మిన్నాదిత్యోరుచం దధాది యథాసౌ దేవానాగం రోచత ఏవమేవైష మనుష్యానాగం రోచతే ఘృతేష్టక ఉపదధాత్యేతద్వాగ్నేః ప్రియం ధామయద్ధృతం ప్రియేణైవైనం ధామ్నా సమర్థయత్యసో తేజసానుపరిహారకం సాధయత్యపరివర్గమేవాస్మిన్ తేజో దధాది ప్రజాపతిరగ్నిమచ్చుసయ్యార్ఘ్యరసేతాశోదా అపశ్యత్తా ఉపాధత్తతాభిర్వేశ ఆత్మన్నధత్తయజ్ఞశోదా ఉపదధాది యశదేవతాభిర్యజమాన ఆత్మం ధత్తే పంచోపదధాది పాంగ్ పురుషో యావానేవ పురుషస్తస్మిన్ యశో దధాది దేవాసురాస్యత్తా ఆసన్ కనీయాగుంసో దేవా ఆసన్ భూయాగుంసో సురాస్తే దేవా ఏతా ఇష్టకా అపశ్యంతా ఉపాద్రసత భూయస్కృతసే దేవ భూయాగుంసో భవన్ వనస్పతిభిరోషేర్వలివస్కృతీమాజయన్ దిశమజయన్నోద్భాసేత్యమోమజయన్నంతరిక్షసదస్యంతరిక్షే ంతరిక్షమజయం తో దేవా భవన్ పరాసురాయస్యైతాపధీయంతే భూయానేవ భవత్య భీమాల్లోకాన్ జగతి భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్యో భవత్యక్షుషదశ్రేణ సదసేత్యాహైతద్వాగ్నే రూపకం రూపేణైవాగ్నిమవరుంధే పృథివ్యాస్వాద్రవిణే సాధయామేత్యా హేమానే వైతాభిర్లోకాన్ త్రివిణావతః కురుత ఆయుష్యాయురేవాస్మిందధాత్యగ్నేయత్తే పరగం హృణ్ణామేత్యాహైతద్వాగ్నే ప్రియం ధామ ప్రియమేవాస్య ధామోపాత్మవితావేహిసగం లభావాహవ్యే వైనేన పరిహత్తే పాంచజన్యే స్వప్యేత్యాహైషవా అగ్నిః పాంచజన్యాయ పంచజుతేకస్తస్మాదేవ మాహర్తవ్యా ఉపదధా ేతద్వారుతూనాం ప్రియం ధామయతృతవ్యాతూనామేవ ప్రియం ధామావరుంధే సుమేకయుత్యాహ సంవత్సరే సుమేకః సంవత్సరస్యైవ ప్రియం ధామోపాప్నోతి ప్రజాపతే రక్షస్వయత్తత్పరాపదత్తదశ్వభవద్యతశ్వయత్తదశ్వస్యాశ్వత్వం తద్దేవా అశ్వమేధేనైవ ప్రత్యదధురేష వై ప్రజాపతిగం సర్వం కరోతి యోశ్వమేధేన యజతే సర్వగేవ భవతి సర్వస్య వా ఏషా ప్రాయశ్చిత్తిః సర్వస్య భేదజగం సర్వం వా ఏతేన పాద్మానం దేవా అదరన్నపి వా ఏతేన బ్రహ్మహత్యామదరన్ సర్వం పాపానం తరతి తరతి బ్రహ్మ హత్యాశ్వమేధేన యజతేన వేదోత్తరం వైతత్ ప్రజాపతే రక్షస్వ యత్తస్మాదశ్వస్యోత్తరతో పద్యంది దక్షిణతోన్యేనాం పశూనాం వైతసః కటో భవత్యప్సుజో నిర్వాశ్వాప్సుజో వేదసస్వగే వైనం యో నో ప్రతిష్టాపయతి యతస్తోమస్తోమో భవతి సరడ్డవ అశ్వస్య సఖ్యా బృహత్తద్దేవాశ్చతుష్టోమేనైవ ప్రత్యదుర్యచ్చతుష్టోమస్తోమో భవత్యశ్వస్య సర్వత్వాయ ఓం దేవాసురాసంయత్తాసంతేన విజయం దసగేతాగింద్రస్తనోరపశ్యత్తా ఉపాధత్తతాభిర్వైషతనువమింద్రియం వీర్యమాత్మన్నధత్తరతో దేవాభవన్ పరాసురాయిరింద్రతనోరుపదధాది తనువమేవ తాభిరింద్రియం వీర్యం యజమాన ఆత్మన్ ధత్తేథోసేంద్రమేవాగ్నిగం సదనం చిమతే భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్యో భవతి యజ్ఞో దేవే ేతాయజ్ఞతనోరపశ్యంతా ఉపాదశదతాభిర్వైతే యజ్ఞమవారుంధతయజ్ఞతనోరుపదధాది యజ్ఞమేవ తాభిర్యజమానోవరుంధే త్రయస్త్రిపుంశతముపదధాది త్రయస్త్రిపుంశద్వై దేవతా దేవతా ఏవారుంధే సోసాత్మానమేవాగ్నిగుంసతనం చునుతే సాత్మా ముష్ణం లోకే భవతి ఏకం వేద జ్యోతిష్మదేరుపదధాది జ్యోతిరేవాస్మిన్ దధాతేతాభిర్వా అగ్నిశ్చితోజ్వలజితాభిరేవైనగం సమింధ ఉభయోరస్మై లోకయోర్జ్యోతిర్భవతి నక్షత్రేష్టకా ఉపదధాత్యేతాని వై దివోజ్యోతేగం జితాన్నేవరుంధే సుకృతాంబా ఏతాని జ్యోతేగం శ్రియన్నక్షత్రాణి తాన్నేవాప్నోత్యతో అనుకాశమేవేతాని జ్యోతేగం శ్రీగరుతేషు వర్గస్య లోకస్యానుక్ష్యాత్సర్గస్పృష్టా ఉపదధ్యాదృష్టే లోకమపి దధ్యాతవర్షక పర్జన్యస్యాతసర్గస్పృష్టా ఉపదధాది వృష్ట్యా ఏవ లోకం కరోతి వర్షక పర్జన్యో భవతి పురస్తాదన్యాః ప్రతీచేరుపదధాది పంచాదన్యాః ప్రాచేస్తస్మాత్ ప్రాచీనాని చ ప్రతీచీనాని చ నక్షత్రాణ్యావర్తంతే. ఋతవ్యా ఉపదధాతృనాయ ద్వంద్వముపదధాతి తస్మాద్వంద్వమృతబోధతే భవాయేషాన్మధ్యమాచిదిరంతరిక్షమివవాయేషా ద్వంద్వమన్యాసుచిదీషోపదధాతి తదశ్రో మధ్యే ధృత్యా అంతఃశ్లేషణం వాగేతాశ్చితీనాయృతవ్యా ఇతృతవ్యా ఉపదధాతి చితీనాం విధృత్యా అవగామనోపదధాత్యేషా వాగ్నేయో నిశ్రయోనిమేవాజ్ఞత ఉవాచ విశ్వామిత్రో దధిత్స బ్రహ్మణాన్నైతా ఉపధీయాైనా వేదది సంవత్సరో వాదం ప్రతిష్టాయేను దేయోజ్ఞిత్వా ప్రతిష్టది పంచపూర్వాశ్చితయో భవంతిష్టేంచితే షడ్వాదవ సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్టత్యేతా వా అధిపత్నే ష్టకాయ స్త్రీత ఉపధీయంతేధిపతిరేవ సమానానాం దృశ్యాత్తముపతధ్యాయేతాభ్యయం దేవతృష్టరితాజగాక్షత్యం గిరథ సువర్గం లోకం జంతో యజ్ఞస్కృతిమృషభ్య ప్రత్యోహంతద్భిరణ్యమభవద్భిరణ్య శల్కై ప్రోక్షతి యజ్ఞస్ నిష్కృత్యా అథో భేదజమేవాస్మి ైనకం సమర్థయత్యతో హిరణ్యజ్యోతిషైవసువర్గం లోకమేది సాహస్రవత ప్రోక్షది సాహస్ర ప్రజాపతి ప్రజాపతేరాప్త్యా ఇమామే అగ్నిష్టకా ధేనవ సంతిత్యాహ ధేనోరేవైనా కురుతే తాజేనం కామదుఖా అముత్రాముష్ణుం లోక ఉపతిష్టంతే రుద్రోహేతరి జాతో యర్హి సమవస్థితస్ యథావత్సో జాతస్తనం ప్రేప్సత్యేవం వాహేషేతరి భాగధేయం ప్రేప్సతి తస్మై యదాహుదిన్నజుభుయాదద్ధర్యం చ యజమానం చధ్యాయే క్షతరుద్రీయం జ్యోతి భాగధేయేణ గుంశమయతి నాక్తిమాచ్చత్యద్ధర్యం న యజమానో యద్గ్రామ్యానాం పశూనాం వయసా జుభుయాగ్రా ్యాన్ పశోన్చుచార్మయేదిదారణ్యానామారణ్యాంజత్తిలయవాగ్వాజుభుయాగ్రవేధుగయవాగ్వానగ్రామ్యాన్ పశోన్హిరస్తిరారణ్యానోకల్వాహురణాహుతిర్వేజత్తిలాశ్చకవేధుకాశ్చేత్తక్షీరేణ జుహాప్యాగ్నేయేవాహుద్వజుహోదినగ్రామ్యాన్ పశోన్హిరస్తిరారణ్యానంగిరదస్సు వర్గం లోకయ్యంతో జాయాం ఘర్మం ప్రాసించాన్ సాసోచం దేవర్ణం పరాజిహీతర్కస్యార్కత్వమర్కపర్ణేన జుహోదిషయో నిత్వాయో సంతిష్టం జుహో తేజావే రుద్రస్య దిక్స్వాయామేవ దిశి రుద్రం నిరవదయతేమాయామిష్టకాయాం జుహోత్యంతరగేవ రుద్రం నిరవదయతే త్రేధా విభక్తం జుహోది ఇమే లోకా ఇమానేవ లోకాన్ సమావద్వేర్యాన్ కరోతి యత్తగ్రే జుహోత్యథే యత్యథే యతిత్రే ఇమే లోకాభ్యగేవైరం లోకేభ్యః శమయతి తిస్ర ఉత్తరా ఆహుతేర జుహోతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవ ఋతుభయైనకం శమయతి క్రామం జుహుయానందరవ జారిణకం రుద్రం కుర్యాత సోఖల్వాహు కస్యాం వాహది రుద్ర కస్యాం పరిక్రామమేవ హోతవ్యామరణమేవైనకం శమయత్రేతావే దేవతాసువర్గ్యాయా ఉత్తమాయమానం వ్యాజయతి తాభిరేవైనకం సువర్గం లోకం గమయతియం దృష్ట్యా తస్య సంకరే పశూనాన్యస్య ప్రథమ పశునభితిష్ఠతి సహాత్మార్చతి అస్మన్నార్జమితి పరిషించతి మార్జయత్యేవైనమథో తర్పయత్యేవ సగేనం కృత్వా క్షుద్ధ్యన్న శోచన్నముష్మిల్లాక ఉపతిష్టతే దృప్యతి ప్రజయా వసుభర్యదేవం వేదతాన్మిగమోర్జం ధత్తమరుతః సగం రథానాగిత్యాహాన్నం బావోర్గన్నం మరుతోన్నమేవావరుంధేష్మగ్రస్తే క్షుతముందే సుగచ్చతి యం ద్విష్మ ఇత్యాహయమేవ ద్వేతి తమస్య క్షుధా పరిషిన్ పర్యేషత్సంపద్యంతేషద్వారతవర్తిభిరేవాస్యేతత్పుష్పంయద్వేతసోపానుంసరోపకావేతసశాఖయాచాపకాభిశ్చవికర్షత్యాపోవేషాంతాశాంతాభిరేవాస్యేతకుంసమయద్యోవాగ్నిం చితం ప్రథమం పశురధిక్రామతేశ్వరోవేతకంసుతాప్రదోమండోకేనమికర్షత్యేషవేమసూనామనుపజీవనీయోనవాయేషగ్రామ్యేషుపశుషుహితోనారణ్యేషుతమేవసుజార్పయత్యష్టాభిర్వికర్షత్యష్టాక్షరాగాయత్రీగాయత్రాగ్నేవాగ్నస్తస్య సుజగుంశమయతిపావకవతే భిరన్నంబైపావకాన్మే నైవాశ్రుజగుంశమయతి మృత్యోరంతర్ధత్తేంతర్మృత్యోర్ధత్తేంతరన్నాద్యాదిత్యాహురణ్యాముపముంచతేన్యాన్నాంతదేవమృత్యోర్ధత్తే నమస్తే హరసే నమస్కృత్యంజంతే అస్మభ్యగం శివో భవేద్దాహాన్నం వే పావకాన్నమేవావరుంధేద్వాభ్యామధిక్రామధి ప్రతిష్ఠిత్యా అపస్తవతేభ్యాగం శాంత్యే నృషదేవ్యాఘాయతి పంక్తముఖమారభతే క్షయా వ్యాఘాయతి తస్మాదక్షయా పదవమాంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యేయద్వషట్కుర్యాతయామాస్యవషట్కారస్యాద్యన్నవషట్కుర్యాద్రక్షాగంధ్యగంహన్యర్వణిత్యాహ పరోక్షమేవషట్కరోస్య యాతయామావషట్కారో భవతి నయజ్ఞం రక్షాగంసిద్ధ్యంతి హుతాదో వా అన్యే హుతాదోన్యేతానగ్నిచిదేవభయాన్ప్రేణాదియేదేవాదేవానామిదధ్నామధుమిశ్రేణావోక్షదిహుతాదశ్చైవదేవానహుతాదశ్చకితమానప్రేణాదియేజమానంప్రేణంతియద్ధైవహుతాదఃప్రేణాదిమధుషాహుతాదోగ్రామ్యం వాయేతరన్నయ్యద్ధ్యారణ్యం మధుయద్ధ్నామధుమిశ్రేణావోక్షరక్తిభయస్యావృద్ధ్యై ప్రజాపత్యో వై గృహస్థయోభ్యాం ప్రతిష్ఠిత్యానుపరిచారమోక్షత్రపరివర్గమేవైనాదివాగేష ప్రాణే ప్రజయా వసుభిర్యోగ్నిన్వన్నధిక్రామతి ప్రాణదాపానదాయిత్యాహ ప్రాణానేవాత్మన్ ధత్తే వర్చోదావరి బోధాయిత్యాహ ప్రజా వై వర్చ పశవోవరివ ప్రజామేవ పశూనాత్మన్ధత్త ఇంద్రో వృత్రమహంత్రం వృత్రో హతషోడశభిర్భోగైరసినాగ్రయేణేకవదాహుతిమపశ్యత్తామజుహోత్తస్యాగ్నిక్యేన భాగధేయేన ప్రేతషోడశధావృత్రస్య భోగానప్యదహత్వైశ్వకర్మణేన పాపనో నిరముచ్యతగ్నయేణేకవదాహుతిం జుహోత్యగ్నిరేవాస్యానీకవాంశేన భాగధేయేన ప్రేతః పాప్మానమపిదహతి వైశ్వకర్మణేన పాపనో నిర్ముచ్యతేయం కామయేన చిరం పాపనో నిర్ముచ్యతేకైకం తస్య జుహుయా చిరమేవ పాపనో నిర్ముచ్యతేయం కామయేన తారి పాపనో నిర్ముచ్యతేతి సర్వాణి తస్యానుద్ధృత్య జుహుయా తాదృగేవ పాపనో నిర్ముచ్యతే సో ఖలు నానైవ సూక్తాభ్యాం జుహోతి నానైవ సూత్రయోర్వీర్యం దధాత్యథో ప్రతిష్ఠిత్యై ఉదయనముత్తరాన్నయేది సమిధాదధాది యథాజనయ్యతే వసం కరోతి తాదృగేవ తిస్ర ఆదధాది త్రివద్వాగ్నిర్యావానేవాగ్నిస్తస్మై భాగధేయం కరోత్యౌదుంబరే భవంత్యోర్గ్వాదుంబర ఊర్జమేవాస్మాపి దధాత్వా విశ్వే దేవాత్యాహ ప్రాణావై విశ్వే దేవా ప్రాణైరేవై నముద్యక్షతే అగ్నే భరం ద్విచిత్తిభిరిద్యాహయస్మా దేవేనం చిత్తాయోగ్యక్షతే తే దేవేనకం సమర్థయతి పంచదిశో దైవే యజ్ఞమవంతు దేవేరిత్యాహ దిశో కేశోను ప్రక్షపతే పామతిం దుర్మతిం బాధమానాగిత్యాహ రక్షసామపహత్యే రాజస్పోడ యజ్ఞపతి మా భజంతేరిత్యాహ పశవో వై రాజస్పోడః పశూనే మావృందే షడ్భిర్హరతిషడ్వారతమరుతిభిరేవైనకం హరతి ేవదేవతో రక్షసామపహత్యై సూర్యరశ్మిహరిగేషపురస్కాదిత్యాహ ప్రసూక్తే తతః పావకా ఆశిషో నోజుషందామిత్యాహాన్నం వై పావకోన్న మే వావరుంధే దేవాసురా సంయత్తా సంతే దేవా ఏతద ప్రతిరథమపశ్యంతే నవైతే ప్రత్యతురాయంత్ర ప్రతిరథస్యా ప్రతిరథత్వం యద ప్రతిరథం ద్వితీయోహోతాన్ ప్రత్యేవతేన యజమానాభ్యాతుర్వ్యాంజయత్యథో అనభిజితమేవాభిజయతి సత్యం భవతి దశాక్షరాభిరాగ్వ్యాజేమౌ లోకౌ విధృతాభనయోర్విధృత్యా అసో దశాక్షరాభిరాణన్నం విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్ఠత్యసతి మవా అంతరిక్షమంతరిక్షమివాగ్నేష్మాగ్నేధ్రేష్మానం నిదధాతి సత్వాయద్వాభ్యాం ప్రతిష్ఠేతే విమానరేణ దివో మధ్యాస్తయిత్యాహవ్యవేతయామిమేతే మధ్య దివోష్ణరస్మేన్నం వే పృష్ణన్నమేవారుంధే చతుర్భిరాపుచ్చాదేది చత్వారి ఛందాగం ఛందోభిదేవేంద్రం విశ్వా అభివృద్ధన్నిత్యాహవృద్ధిమేవోపావర్తదేవాజానాగం సత్పతిం పదమిత్యాహాన్నం వే వాజోన్నమేవారుంధే ేవాచవక్షదిత్యాహ ప్రజావే పశవ సుమ్నం ప్రజామేవ పశూనాత్మం ధత్తే యక్షదగ్నిర్దేవో దేవాచవక్షదిత్యాహ స్వగాకృత్యేవాజస్య మా ప్రథమేనోగ్రభేణోరగ్రభేదిత్యాహాసౌ వాదిత్య ఉద్యన్నుగ్రాభయషణిం రోజన్ నిగ్రాభ బ్రహ్మణైవాత్మానముగృహ్ణాది బ్రహ్మణాభ్యాదుర్యన్నిగృహ్ణాది ప్రాజేమన ప్రదిశం ప్రేహి విద్వానిత్యాహ దేవలోకమేవైతయోపావర్తతే క్రమద్ధమగ్నినానాగమిత్యాహేమానేవేతయా లోకాన్ క్రమదే పృథివ్యాహముదంతరిక్షమారుహమిత్యాహేమానేవేతయా లోకాన్ సమారోహతి సువర్యంతో నాభేక్షంతగిత్యాహ సువర్గమేవేతయా లోకమేత్యగ్ని ప్రేహి ప్రథమో దేవయదామిత్యాహోభయేష్వేవేత దేవ మనుష్యే ఋతక్షుర్దశాది పంచభిరధిక్రామలిపాంతో యజ్ఞయావానేవ యజ్ఞస్తేన సహస్వర్గం లోకమే దినక్తోషాదేది పురోణవాక్యామన్వాహ ప్రత్యా అగ్నే సహస్రాక్ష్యాహ సహస్ర ప్రజాపతి ప్రజాపతేరాప్యైతస్మై దే విధేమ వాజాయ స్వాహేత్యాహాన్నం వై వాజోన్నమే వావరుంధే దభ్ర పూర్ణామౌదుంబరేగ స్వయమాతృన్నా ర్వేద్యోర్గుదంబరోసౌ స్వయమాతృండాముష్యామేవార్జంతస్మాదముతోర్వాజేమోర్జముపజేవామస్తిసభ్యస్సాదయతి త్రివద్వాగ్నిర్యావానేవాగ్నిస్తం ప్రతిష్టాంగమయతి ప్రేద్ధో అగ్నిరేదిహి పురోణయిత్యౌదుంబరేమాధాత్యేషావే సూర్మేయం నగావత్తేతయా హస్పవే దేవాసురానాగం శృతర్భాగస్తృగం దిగదేతయా సమిధమాతధాధివజ్రమేవే దక్షదగ్నేమానాభ్యాతృవ్యాయ ప్రహరదిస్తృత్యా అచంబట్కారం విధేమదే పరమే జన్మన్నగ్నగిరివేకం గతే మాతధాదివాదేవారుంధేతాగుం సమితుర్వరేణ్యస్య చిత్రామిదిశమేమయేగుం శాంత్యా అగ్నిర్వాహవా అగ్నిచిరం గృహేగ్నిజిద్వాగ్నిం దృహేతాగుం సమితుర్వరేణ్యస్య చిత్రామిత్యాహైషవా అగ్నేర్దో హస్తమస్య కల్పయేవ శ్రాయసో వేత్తేన తస్మై నగుం సదుహే దేతయా సమిధమాదధాత్యగ్నిదేవతదగ్నిం దుహే సప్తదే అగ్నే సమిధ సప్తజిత్వా ఇత్యాహ సప్తైవాస్యః ప్రాణి ప్రేణాది పూర్ణయా జుహోతి పూర్ణైవ ప్రజాపతి ప్రజాపతేరాత్తేన్యోనయా జుహోతిన్యోనాద్య ప్రజాపతి ప్రజాసుజల ప్రజానాగుం సృష్ట్యా అగ్నిర్దేవేభ్యో నిదాయ దశశిశోన ప్రావిషజ్జుక్మన్మనసాయేణమవరుంధే దగ్ధా పురస్తాజ్యుహోత్యాజ్ఞో వరిష్టాత్యేజస్తైవాస్మాయింద్రియం చ సమేతే తథా దిద్వాదశకపాలో వైశ్వానరో భవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరాగ్నిర్వైశ్వానరః సాక్షాదేవ వైశ్వానరమవరుంధే యత్ర యాజానో యాజాం యజ్ఞస్య దర్వి హోమం కరోతి యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై రాష్ట్రం వై వైష్మానరోమరుతో వైష్మానరగం భూత్వా మారుతాంజుహోతి రాష్ట్రయేవ విషమనుబద్ధాంతిచ్చైర్వైష్మానరస్యాశ్రావయత్యుపాగం సుమారుతాంజుహోతి తస్మాద్రాష్ట్రం విషమతి పతతి మారుతా భవంతి మరుతో వై దేవానాం విషో దేవ విషనైవాస్మై మనుష్య విషమవరుంధే సప్త భవంతి సప్త గణా వై మరుతో గణశయేవ విషమవరుంధే గణేన గణమనుద్ధృత్య జుహోతి విషమేవాస్మానుపద్మానం కరోతి వసోర్ధారాంజుహోదివసోర్మేధారా సదివా ఏటా భూయతే ఘృతస్య వాగేన మేధాధారాముష్ణం లోకే బిన్వమానోపతిష్ఠత ఆజ్యేన జుహోది తేజోవాజ్యం తేజోవసోర్ధారా తేజసైవాస్మై తేజోవరుంధే శోకామావీవసోర్ధారా కామానేవరుంధే కిం కామయేత ప్రాణానస్యాన్నాద్యం విచ్ఛిందామిది విగ్రహం ప్రాణానేవాస్యాన్నాద్యం విచ్ఛిన్నయం కామయేద ప్రాణానస్యాన్నాద్యం సంతనుయామిది సంతతాంతస్తజుహుయాత్ ప్రాణానేవాస్యాన్నాద్యం సంతనోది ద్వాదశ ద్వాదశాని జుహోది ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరేణైవాస్మా అన్నమవరుంధేన్నం చ మే క్షుచ్చమ ఇత్యాహైతద్వా అన్నస్య రూపకం రూపేణ ైవాన్నమవరుంధే దృష్టమ ఆపష్టమ ఇద్యాహైషా వా అన్నస్తయో నిశ్చయోన్యేవాన్నమవరుంధేర్ధేంద్రాణి జుహోది దేవత ఏవరుంధే యత్సర్వేషామద్ధమింద్రః ప్రతిదస్మాదింద్రో దేవతానాం భూయిష్టభాక్తమగింద్రముత్తరమాహేంద్రియమేవాస్మిన్నుపరిష్టాద్ధాతియజ్ఞాయుధాని జుహోది యజ్ఞోవై యజ్ఞాయుధాని యజ్ఞమేవరుంధే సో ఏతద్వై యజ్ఞస్య రూపకం రూపేణైవ యజ్ఞమవరుంధేవ ఘృతశ్చ మే స్వగాగారశ్చ మహిత్యాహ స్వగాగృత్యాగ్నిశ్చ మే ధర్మశ్చ మహిత్యాహ ఏతద్వై బ్రహ్మవర్చసస్య రూపకం రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధర్చ మే సామజమహిత్యాహ ఏతద్వై ఛందసాగం రూపకం రూపేణైవ ఛందాగస్య వరుంధే గర్భాశ్చ మే వత్సాశ్చ మహిత్యాహ ఏతద్వై పశూనాగం రూపకం రూపేణైవ పశూనవరుంధే కల్పాంజుహోత్యగుప్తస్య గుప్తే యుగ్మదైజే జుహోతి మిథునత్వాయోత్తరావతే భవతోభిక్రాంత్యా ఏకా చ మే తిస్రష్టమయిత్యాహ దేవ ఛందసం వా ఏకా చ తిస్రష్ట మనుష్య ఛందసంచాష్టౌ చ దేవ ఛందసం చైవ మనుష్య ఛందసం చావరుంధా త్రయస్త్రిపుంసతో జుహోతి త్రయస్త్రిపుంసద్వై దేవతా దేవతా దేవావరుంధ అష్టా చత్వారి పుంసతో జుహోత్యష్టా చత్వారి పుంసదక్షరా జగతే జాగత పశవా జగత్తేవాస్మై పశోనవరుంధే వాజశ్చ ప్రథమశ్చాదుషం జుహోరి ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్ఠతి అగర్దేవేభ్యోపాగ్రామద్భాగధేయమి యచ్చమానస్తం దేవాబ్రువన్నుపన ఆవర్తస్వాహ్యన్నావేదిసోబ్రవేద్వరం వృణే మహ్యమేవ వాజ ప్రథమేయం జుహవన్నిస్మాదగ్నయే వాజ ప్రథమేయం జుక్వదియద్వాజ ప్రథమేయం జుహోత్యగ్నిమేవ లబ్భాగధేయేన సమర్థయత్యసో అభిషేకేవాస్యసజుహోదత్తగ్రామ్యావోషధయ సప్తారణ్యా ఉభయేషామవరుధ్యా అన్నస్యాన్నస్య జుహోత్యన్నస్యాన్నస్యావరుధ్యా ఔదుంబరేణ స్కృవేణ జుహోత్యోర్వాదుంబరవోర్గన్నమోర్జైవా స్వాహోర్జమన్నవరుంధేర్వై దేవానామభిషక్తోర్మనుష్యానాం తస్మాదర్దిశద్వర్షజినసావేదవరుద్ధ్యస్యాన్నమన్నమివ ఖలు వై వర్షం యద్ధావేదన్నాద్యాద్ధావేదుపావర్తతాన్నాద్యమేవాభ్యుపావర్తతేనత్తోషాదేతి కృష్ణాయే శ్వేతవత్సాదే పయసా జుహోత్యన్నైవాస్మై రాత్రిం ప్రదాపయతి రాత్రిగాహరహోరాత్రేవాస్మై ప్రత్యేకామన్నాద్యం దుహాతే రాష్ట్రభృతో జుహోతి రాష్ట్రమేవాంధే షడ్భిర్జుహోతి షడ్వారతమరుదస్వేవ ప్రతిష్టతి భువనస్య పథగితి రసముఖే పంచాహుతేర్జుహోతి వజ్రో వేర సోమజ్రే నైవ దిశోభిజయత్రగ్నిచితగం హవా అముష్మిన్ లోకే వాతోభిపవతే వాత నామాని జుహోత్యర్థే వేణమముష్మిన్ లోకే వాత పవతే త్రేణి జుహోతి త్రయమే లోకాయేభ్యదేవ లోకేభ్యో వాతమవరుంధే సముద్రాశనభస్మా నిత్యా హైరద్వై వాతస్య రూపకం రూపే నైవ వాతమవరుంధేంజలినా జుహోజిరక్యేషామన్యథాహుతిరవకల్పతే స్వర్గాయ వే లోకాయ దేవరథో యుజ్యతే యత్రాయ మనుష్యరథ ఏద ఖలు వే దేవరథోయజ్ఞజవసాఘతేనేత్యాహయునగ్యే వై నగంసగేన యుక్తః స్వర్గం లోకమభివహతి యత్సర్వాభిః పంచభిర్యుజ్యాగ్ ప్రచ్యుతస్యాహ ప్రతిష్ఠితాహుదయస్థిర ప్రతిష్ఠితా స్తోమా ప్రతిష్ఠితాన్యుక్తాని దృఢప్రాదస్సవనే ్రియథానసియుక్త ఆధీయత ఏమేవ ప్రత్యాహుతయస్తిష్టంతి ప్రతిస్తోమా ప్రత్యుత్థాని యజ్ఞాయజ్ఞయస్య స్తోత్రేద్వాభ్యామభిషత్యేతావాన్ యజ్ఞో యావానగ్నిస్తోమో భూమా త్వాస్యాదవోర్ధ్వక్రియతే యావానేవ యజ్ఞస్తమం తతోన్ బారోహరిద్వాభ్యాం ప్రతిష్ఠిత్యాయ ప్రస్తుతం భవత్యథాభిమృత్యుపేణముత్తరాజ్ఞానమత్యథోసంధత్తే ప్రవాయేషోస్మాల్లోకాచ్యవతేయోగ్యంచినతేనవాగేతస్యానిష్టక ఆహుదిరమకల్పతేయాం వాగేషోనిష్టక ఆహుదిం జుహోది స్రవతి వై సాగస్రవంతే యజ్ఞానపరా భవతి యజ్ఞం యజమానో యత్పునశ్చిరించినత ఆహుదేనా ప్రతిష్ఠిత్యే ప్రత్యాహుదయ తిష్టం దినయజ్ఞ పరా భవతి నయజమానోష్టావపదధాక్షరా గాయత్రే గాయత్రే నైవైనం ఛందసాయుదేకాదశత్రైత్యుభేన యద్వాదశ జాగతేన ఛందాభిరేవైనం చినుతేన పాత్కో వై నామైదోగ్రయత్పునశ్చితిర్యేవం విద్వాన్ పునశ్చితిం చినుత ఆతృతీయాత్పురుషాదన్నమర్తిక సా వై పునరాధేయేవం పునశ్చితిర్యా ్రగం సుప్తం బోధయతి తాదృగేవ తథో కల్వాహుశ్చేతవ్యేదిగం సంభాగధేయేన బోధయతి తాదృగేవ తన్మనురగ్నిమచినుతేన పశ్యత్తామచినుతయా వేసాద్యత్పునశ్చితిం చినుతరుధ్యై छन्दश्चिदञ्जन्वेदपशुकामः पशुपोपे छन्दागुंसि पशुमानेव भवति श्येन चिदञ्जन्वेद सुवर्गकामश्येनो वेपयसाम् प्रतिष्ठश्चेन एव भूत्वा सुवर्गम् लोकम् पतति कङ्कचिदञ्जन्वेद यः कामयशीर्षण्वा नमुष्पल्लोके स्यामिशीर्षण्वा नैवामुष्पल्लोके भवत्यल चिदञ्जन्वेद चतुस्येदम् प्रतिष्ठा कामश्चल श्रोतुषादिक्ष्वेव प्रतिष्ठ प्रौ गजिदञ्चिन्वेदभ्रातृव्यभान् प्रेव भ्रातृव्यान्नुदतभयदः प्रभु कञ्चिन्वेदयः कामयद प्रजातान् भ्रातृव्यान्नुदय प्रतिजनश्यमानाविति प्रैव जातान् भ्रातृव्यान्नुदते प्रतिजनश्यमानान्वसचक्रचिदञ्चिन्वेद भ्रातृव्यभान् वज्रो वैरथो वज्रमेव भ्रातृव्येभ्यः प्रहरति द्रोणचिदञ्चिन्वेतान्न कामो द्रोणेवान्नम् ्यञ्जन्वेद पशुकामः पशुमानेवञ्जन्वेद ग्रामकामाग्राम्येव भवति श्मशान चिरञ्जन्वेदयः कामयेद पितृलोकरुद्रयामिदुर्लोक एव ध्नादि विश्वामित्रजमदग्नीस्पर्धेतापुंसकेतादग्निर्विहव्यापश्यत्ता उपाधत्तताभिर्वै समधिष्ठस्येन्द्रियम् वीर्यमवृन् यद्विहव्या उपदधादीन्द्रियमेव ताभिर्वेर्यम् यजमानो भ्रातृव्यस्य वृङ्क्ते होतर्धिष्ठियमुपदधाति यजमानायतनम् वे होतास्त्वयेवास्मा आयतनैन्द्रियम् वीर्यमवरुन्धे द्वादशोपदधाति द्वादशाक्षरायगतेजागताः पशवो जगत्यैवास्मे पशोनवरुन्धे अष्टावष्टावन्येषु धिष्ठयेषोपदधात्यष्टाशभाः पशवः पशो नैवावरुन्धे षण्मार्जालीये षड्वारदवरदवः खलु मे देवाऋतो नैव देवान्त्रेण्रेरामे ष्टुप्रतिबद्धवति स्वनष्टुभस्तदस्व गायत्रियायत्यस्व नष्टुभस्तस्मादस्वस्तिष्ठग्रस्तिष्ठति यच्छदस्व गायत्रियस्तस्मात् सर्वागश्चतुरः पदः प्रतिदः पलायते परमावायेषा छन्दसाङ्गतनष्टुपरमश्चतुष्टोमस्तोमानाम् परमस्त्रिरात्रो यज्ञानाम् परमोऽश्वः पशूनाम् परमेणैवेनम् ्रमदायमयज्ञकपिपुंसमहद्भवति यस्मिन्नश्वा लभ्यते द्वादशमासाः पञ्चर्तवस्त्र इमे लोकासावादित्ययकपिपुंसकेश प्रजापयः प्राजापत्याश्वस्तमेव साक्षादुर्ध्वादिशक्वरयः पृष्टम् भवन्त्यन्यदम् यच्छन्दोऽन्येन्येवायेते पशवालभ्यन्त उदेव ग्राम्या उदेवारण्या यच्छक्वरयः पृष्टम् भवन्त्यश्वस्ति दुर्भत्वाय पार्थुरश्मम् ब्रह्मकामम् भवति रश्मिना वाश्वो यतयेश्वरो वाश्वो यतो प्रतिष्ठितः पराहम् परावदङ्गम् पार्थुरश्मम् ब्रह्मकामम् भवत्यश्वस्य यत्ते धृत्ये सङ्गत्यच्छावाकसामम् भवत्युत्सन्न यज्ञो वा येषयदष्टमेधस्तद्वेदेत्याहुर्यति सर्वो वायतेन वा सर्वैर्यसङ्गत्य त्यच्छावाकधामम् भवत्यश्वस्त्रिर्भत्वाय भर्याप्यानन्दरायाय सर्वस्तोमोदिरात्र उत्तममः भवति सर्वस्याप्ते सर्वस्य दित्ते सर्वमेव देनाप्नोति सर्वम् जयति ओम् यदेकेन सङ्गस्थापयति यज्ञस्य सन्तत्याहविच्छेदायेन्द्राः पशभोजयमुष्करागतेन्द्राः सन्ताग्निभ्यः लभ्यन्ते देवताभ्यः समदम् दधात्याज्ञेयेष्टभोयाज्ञानवाक्याः कुर्याज्ञेयेस्तेनाज्ञेयाय तृष्टुभस्तेनैन्द्राः समर्थेन देवताभ्यः समदम् दधाति वा నియుత్పదేతు పరమాలభతే తేజోగ్నేర్వాయుస్తేజసకేష ఆలభ్యతే తస్మాద్యద్రియం వాయుర్వాపి తద్రియం నగ్నిర్దహతి స్వమేవ తత్తేజోన్వేదియం న నియుత్పదే స్యాదున్మాద్యజమానో నియుత్పదే భవతేజమానస్యానున్మాదాయ వాయుమదీశ్వేతవేయాజ్యాన వాక్యే భవదస్తేజస్వాయ హిరణ్యగర్భస్తమవర్తత ఘారమాఘారయతి ప్రజాపతిర్వే హిరణ్యగర్భ ప్రజాపతేర్లోకత్వాయ సర్వాణి వాయేష రూపాణి పశూనాం ప్రత్యాలభ్యతే గచ్చుమశ్వనస్తత్పురుషాణాగం రూపంయత్వో పరస్తదశ్వానాంగ్యతన్యతో దంతగ్రహాంగ్యద్రవ్యాయ సభాస్తదగీలాంగ్యతజస్తానాం వాయుర్వే పశూనాం ప్రియంధామయద్వాయవ్యాభవతే తమేవేనమభిసంజానా పశవపతిష్టం దేవాయవ్యః కార్యా రాజాపత్యాయవ్యం కురయాత్ ప్రజాపతేర్యాభ్యప్రాజాపత్యం కురయాత్ ప్రాజోర్యాద్యద్వాయవ్య పశుర్భవతి తేన వాయోర్నైతియత్ప్రాజాపత్యః పురోడాశోభవతి తేన ప్రజాపతేర్నైతియద్వాదశకపాలస్తేన వేష్పానాన్నైత్యాగావేష్టవమేకాదశకపాలం నిర్భవతి శిష్యమానోగ్రస్తర్వా దేవతా విష్ణుర్యజ్ఞో దేవతా శైవ యజ్ఞం చారభతే గిరవమో దేవతానాం విష్ణుః పరమో యదాగ్నావేష్టవమేకాదశకపాలం నిర్భవతి దేవతా దేవో భగవః పరిగ్రహ్యమానో వరుంధే పురోడాశ నవై దేవాముష్మిల్లోకార్ధురం చరుణాత్మినయః కామయేతాముష్మిల్లోకరుద్ధ్రియామిది సపురోడాశం కుర్వే తాముష్మిన్నేవ లోకరుధ్నాదిష్టాకపాలస్తేనాగ్నేయో యత్రికపాలస్తేన వైష్ణవ సమర్థేయః కామయేతాస్మిల్లోకరుద్ధ్రియామిది సదనుర్వేదాగ్నేయఘృతం విష్ణోస్తం తస్మాత్కార్యోస్మిన్నేవ లోకరుద్ధ్నాత్యాదిత్యోహీయం వాశిరస్యామేవ ప్రతిష్ఠత్యసో అస్యామేవాధియజ్ఞంతనుతేయో వేదం సరముఖ్యమృత్వాగ్నిశ్చిన్యతాదృగేవదాక్తిమాచ్చేష్పానం ద్వాదశకపాలం సంవత్సరో వా అగ్నిర్వేష్పానరో యథా సంవత్సరమాప్త్వా కాలాయతే విజాయత ఏవమేవ సంవత్సరమాప్త్వా కాలాయతే అగ్నిశ్చిన్యతేనాక్తిమాచ్చేషా వా అగ్నేః ప్రియాధనోర్యద్వేష్పానరః ప్రియామేవాస్య తనుభమవరుంధే త్రేణ్యేతాని హవేగుంషి భవంతి త్రయమే లోకా ఏషాం లోకానాగుం రోహాయ.